చాలా కాలము గడువగా ఒక సంవత్సరము చైత్రశుద్ధ నవమి శుక్రవారము పరంజ్యోతి వారికి ప్రత్యక్షమయ్యెను. ఆ తేజస్సునకు మొదలు చివర చేతులు మొదలగు అవయవములు లేవు. దేవతలందరూ కన్నులు మూసుకొనిరి. అంతలో ఆ దివ్య తేజోరాశి స్త్రీ రూపము దాల్చెను. ఆమె అనేకాభరణములతో విరాజిల్లుచున్నది, యువతిగా గోచరించుచున్నది. నవరత్నములు వజ్రములు పొదిగిన కిరీటమును ధరించియున్నది. నాలుగు చేతులు మూడు కన్నులు కలిగి ఎర్రని వస్త్రములు ధరించి చిరునవ్వుతో కూడిన ముఖము కలదై కరుణామూర్తి అయి దేవి దర్శనమిచ్చినది. ఆమెను చూచి సమస్త దేవతలు నమస్కరించిరి. ఆనంద భాష్పములతో కూడి ఏమియూ మాట్లాడలేకపోయిరి. కొంతసేపటికి ధైర్యమును తెచ్చుకొని భక్తితో శిరస్సులు వంచి పరమ ప్రేమతో జగదంబను ఇట్లు స్తోత్రము చేసిరి. శ్రీదేవి శివ పరదేవత భద్రయగు తల్లికి నిరంతరము నమస్కరించుచున్నాము. జ్ఞానులలో హృదయాగ్ని రూపిణి చైతన్యరాశి సంసారతారిణి తపస్సముజ్వలయగు దుర్గకు నమస్సులర్పింతుము. దేవతలు దైవ భాషను సృష్టించిరి. ప్రాణులు దానిని పెక్కు రూపముల పలుకుదురు. అట్టి వాక్స్వరూపిణి కామధేనువు మాకు అన్నము మొదలగు వాణిని అనుగ్రహించుగాక. శ్రీకాళరాత్రి బ్రహ్మస్తుత వైష్ణవి స్కందమాత సరస్వతి అదితి దక్షకన్య పావన పాన తల్లియునగు పరాంబికకు నమస్సులను అర్పించుచున్నాము. మేము శ్రీ మహాలక్ష్మిని సర్వశక్తి స్వరూపిణిగా ధ్యానించుచున్నాము. అట్టి శ్రీదేవి మా బుద్ధులను ప్రేరేపించుగాక. శ్రీ విరాట్ స్వరూపిణి సూత్రాత్మమూర్తి అవ్యాకృత రూపిణి బ్రహ్మమూర్తియగు తల్లికి నమస్కారములు. త్రాటిని చూచి పామని భ్రమ పడినట్లు నిన్ను తెలియక జగద్భ్రాంతికి గురియగుచున్నాము. జ్ఞానముచే భ్రమను తొలగించు త్రిభువనేశ్వరికి నమస్కారములు. తత్పదలక్ష్యార్థ చిదేకరస స్వరూపిణి అఖండానందరూప వేద తాత్పర్య భూమిక అగుదేవికి నమస్సులర్పింతుము. పంచకోశాతిరిక్త అవస్థాత్రయ సాక్షిణి త్వం పదలక్ష్యార్థ ప్రత్యగాత్మయగు దేవికి నమస్సులు. ప్రణవరూప హ్రీంకార మూర్తి నానా మంత్రాత్మక దయామయి అగుదేవికి నమస్సులు అని మణిద్వీపవాసినియగు దేవిని దేవతలెల్లరూ స్తుతించిరి. అప్పుడు దేవి మధుర కంఠధ్వనితో ఇట్లు పలికెను. దేవతలారా, మీరు ఏ పని మీద ఇక్కడకు వచ్చితిరి? నేను నిత్యము వరముల నొసంగుదును. నేను మీ అందుండగా మీకు చింతయేలా? నేను నా భక్తులను దుఃఖ సముద్రము నుండి తరింపజేయగలను. ఓ దేవతలారా, ఇదియే నా సత్య ప్రతిజ్ఞయని తెలిసికొనుడు అని పలికెను. అంతట వేల్పులు సంతోషించిన వారై నిర్భయముగా తమ దుఃఖమునిట్లు చెప్పుకొనిరి. పూజ్యురాలవు నీకు ముల్లోకములందును తెలియనిది లేదు. అన్నియూ తెలిసినట్టిదానవు. అన్నిటికీ సాక్షి రూపిణివి. ఇట్టి నీకు చెప్పవలసినదేమున్నది? తారకాసురుని చేత రాత్రింబవళ్ళును బాధపడుచున్నాము. శివుని కుమారుడు తప్ప మొరకడతనిని చంపలేడు. బ్రహ్మ నుండి ఆ విధముగా వరము పొందియున్నాడు. శివునికిప్పుడు భార్య లేదు. నీకు తెలియును కదా? సర్వజ్ఞురాలవగు నీ ముందు మేమేమి పలుకగలము? అంతయు సూక్ష్మముగా తెలిపితిమి. తదుపరి విషయమును తల్లి నీవే ఆలోచింపుము. నీ దివ్య పాద పద్మములందు మా చిత్తము నిశ్చలముగా నుండుగాక అని వేడిరి. వారి మాటలు విని పరమేశ్వరి ఇట్లు పలికినది, నా శక్తి హిమాలయముపై గౌరీయను పేరుతో అవతరింపగలదు, ఆమెను శివునికిచ్చి వివాహము చేయుడు, ఆమె మీ పనిని పూర్తి చేయగలదు, మీకెల్లప్పుడూ నా పాదములందు భక్తి నిశ్చలముగా నుండుగాక. హిమవంతుడు మిక్కిలి ఆదరముతో నన్ను పాసించుచున్నాడు కనుక అతని ఇంత పుట్టుట నాకెంతయు ఇష్టమైన విషయము అని పలికెను. దేవి వాక్కులు విని హిమవంతుడు ఆనందపరవశుడై మహారాజ్ఞీకిట్లనెను, దేవీ నీవెవని ననుగ్రహింతువో వానిని మహాపురుషునిగా చేసెదవు, కానిచో జడస్వరూపుడనగు నేనెక్కడ, సచ్చిదానంద రూపిణివి నీవెక్కడ? ఓ పూజ్యురాలా, 100 జన్మలకైనా నీకు తండ్రి నగుట సంభవించునా? ఆహా, హిమవంతుడెంత ధన్యుడు, ఎంత అదృష్టవంతుడు! జగన్మాతను తన కుమార్తెగా పొందెనను, కీర్తి జగమంతట వ్యాపించును, ఆతని వంటివాడు లేడు. అనేక కోటి బ్రహ్మాండములను గర్భమందు ధరించు జగన్మాత కూతురే జన్మించుటచే లోకములోనతనితో సమానుడు లేడు అని అందరి గౌరవమును పొందగలను. ఓ పరమేశాని, భక్తితో గూడిన యోగమును వేద సమ్మతమగు జ్ఞానమును గూర్చి నాకు తెలియజేయుము అను హిమవంతుని మాటలు విని దయతో వేదాంత రహస్యము తెలుపుటకు ఉపక్రమించెను. దేవతలారా వినండి, దీనిని వినినచో నా స్వరూపము సిద్ధించును. ఓ పర్వతరాజా, ఈ సృష్టికి పూర్వము నేనొక్కతెనే యుంటిని, నన్నే ఆత్మస్వరూపమని చిత్తని బ్రహ్మని జ్ఞానమని అందురు. ఆత్మజన్మ మరణాది వికారములకు అతీతమైనది ఆత్మ యొక్క సహజ శక్తిని మాయ అందురు. ఇది సత్తుగాదు అసత్తుగాదు, ఈ మాయ కంటే విలక్షణమైన ఒక వస్తువు నిత్యమై వెలుగొందుచున్నది. సూర్యుని నుండి వేడివలే ఆత్మస్వరూపము నుండి సహజముగా నీ మాయ ఏర్పడుచున్నది. గాఢ నిద్రలో అన్ని పనులు విలయమైనట్లు మాయలో ఎల్ల జీవులు వారి కర్మలు కాలములయమందును. ఏ గుణములు లేనిదానను అయినను మాయాశక్తి సంయోగముచే సమస్త లోకములకు కారణమైతిని. మాయ చైతన్యముతో కలిసినప్పుడు జగత్తులకు నిమిత్త కారణమగును. ఈ మాయను పలువురు పలు విధములుగా పిలుచుచున్నారు. శైవాగమ పండితు లీమాయను విమర్శ అందురు. వేదాంతులు అవిద్య అనుచున్నారు. మాయకు నిగమాగమములందు పెక్కు పేర్లు కలవు. కనిపించునది అంతయు జడము, శుద్ధ చైతన్యము స్వయం ప్రకాశము అదృశ్యమునై ఉన్నది. జ్ఞానస్వరూపము నిత్యము సత్యము, జ్ఞానము నిత్యమనియు సాక్షి ఎరుగుననియు తెలిసిన విషయమే. దానిని సచ్చిదానంద రూపమనియు చెప్పుదురు. జ్ఞానమాత్మయేగాని ఆత్మధర్మము కాదు, అది పరిమితము కాదు మరియు చిత్స్వరూపము. ఆత్మ తన మాయ వలన పూర్వపు సంస్కారముల వలనను కాలకర్మ పాకముల వలనను సృష్టిని కోరును. నేను నీకు బోధించిన ఈ తత్వము లోకోత్తరము లోకాతీతమును నా ఈ పరతత్వము తత్వములన్నిటికీ మూలకారణము సచ్చిదానంద స్వరూపము. మహతత్వము నుండి ఆకాశము పుట్టినది, దాని నుండి వాయువు, దాని నుండి తేజస్సు, దాని నుండి జలము, దాని నుండి గంధము. గుణముగా గల భూమి జన్మించెను. ఆకాశమునకు శబ్దమొక్కటియే గుణము, వాయువునకు శబ్దము స్పర్శ రెండు గుణములు, తేజస్సునకు శబ్ద స్పర్శ రూపములు గుణములు, జలమునకు శబ్ద స్పర్శ రూప రసములు గుణములు. ఈ నాలుగు గుణములు కాక గంధమను ఐదవ గుణము కూడా కలది భూమి.